ప్రపంచమే ఉమరునరు ప్రకాశధారవు తిరుతిరు ప్రపంచమే ఉమరునరు ప్రకాశధారవు తిరుతిరు పరమోన్నతనాం కర్తావిన్ మహిమగల్ వాళ్తి పాడుగలా పరమోన్నతనాం కర్తావిన్ మహిమగల్ వాళ్తి పాడుగలా ప్రకాశధారవుదిరుదిరు పరమోన్నతనాం కర్తావిన్ మహిమగల్ వాళ్తి మహిమగల్ వాళ్తి పాడుగనా.